అవి చంద్రగా ఒత్తు సేవాలు ఎగర్చినాయి, ఒత్తు సేవాలు ఎక్కడి ఎవరన్నా ఉన్నదంగా మైందాలు వర్ష జనాలు పెడతామా పశుపక్షలన్నీనే ఓం అభయాన్ని తీరుతామా కొడి ఎక్కేటట్టుగా కలందాలు వెళ్ళేలా హడాది విధమండ అవి ఒత్తు సేవ అనివార్యమైన సమస్యాన్ని బట్టి అవి రాకపోవడం ఇష్టగాన్నినే చంద్ర జనాలు వచ్చిడికిరా వినాశ నెంగత వినాశ నాయకండి శ్రీరంగ నిరాశపక్ష ఎదుమయ్యో జనాధిపత్యం ఎగిరి వాళ్ళు మాత్రం ఎదుమయ్య జనాధిపత్యం ఎక్కువ మీరు పావడం హౌల్ ఎన్నో పావదనే దేవాలంటే శక్తి రెండు నిమేజన మాంబో మాదిరి గౌరీ మత కనకెండి.